సర్వాయితరజనారక్షాహం సమిత్రానలో ధావత ఈశాం వో వేదరాజ్యం త్రిశం దేవరుణైః కేతుభిః సహ ఏ అంతరిక్షే దివి పృథివ్యా ఏ చ మానవాః త్రిశం ధేస్తే చేతసిదుర్నామానః ఉపాసనాః అయో ముఖా సూచీమోఖాసోలికంకటీమోఖాః క్రవ్యాదో మాతరంభాసజం పవిత్రాన్ వజ్రే నత్రిషంధినా అంతర్ధే జాతవేదాదిత్యగుణమం బహు త్రిషంధేయం సేనాసుహీతాస్తు మేవశే ఉత్తిష్టత్వం దేవ జనా బోధేన యాసః అయం బలిర్వాహూత త్రిషంధేనాహూతి ప్రియా శితిపదీ సంజేషే చతుష్పదీ కృత్యే మిత్రేభ్యోషంధే సహసేనయా ధూమాఖ్యే సంవదీతక్రోశతో త్రిషంధేస్తే అరుణా సంతు అవాయంతాం పక్షిణో ఏ వయాంశంతరిక్షేదివిరేచరంతి స్వాపదో పక్షీకా సంరభంతా మామాతో గృద్ధా పునర్వేరదంతాం యాయిందేర్హంతాం సమధత్తాం బ్రహ్మణా చ బృహస్పతే తయామిందసంధయా సర్వాన్ దేవానిరహోహితో జయతమాముతాః బృహస్పతిరాంగిరసర్షజో బ్రహ్మ సంసిదాః అసురక్షణం వదం దృషంధిం దివ్యాశ్రయం జేనాసో గుప్తాదిత్యముభావింద్రశ్చ తిష్ఠతః త్రిషంధిం దేవా భజంతౌ జసే చరణారిణా సర్వాన్ లోకాన్ సమజయం దేవాహుత్యాదయాః బృహస్పతిరాంగిరసో వజ్రం యమసించరాసురక్షణం వధం బృహస్పతిరాంగిరసో వజ్రం యమసించరాసురక్షణం వధం తేనాహమోంసేనాలిం పామి బృహస్పతే మిత్రాన్ హన్యోజసా సర్వే దేవాత్యాయం దివే పశ్యంతి మహత్కృతం ఇమాంజోషద్ధమాహూతిమితోజయతమాముతాః సర్వే దేవాత్యాయం దృశం ధేరాహోతి ప్రియా సంధామహతీం రక్షసేయాగ్రే అసూరాజితాః వాయురమిత్రాణామిష్వగ్రాణ్యాంచయతు ఇంద్రేషాం బాహూన్ ప్రతిభరత్వమాశరం ప్రతిధామిషం ఆదిత్యేషామస్రం వినాశయతు చంద్రమాయుతామగతస్య పంథా ఎది ప్రేజుర్దేవ పురా బ్రహ్మకర్మాణిషక్రియే రగోపాణం పరిపాణం కణ్వానాయ రూపోచిరే సర్వం తదరసంక్రధి కవ్యాదారు వర్తయన్ మృత్యునా చ పురోహితం త్రిషంధే ప్రేహిసేన యాజయా మిత్రాన్ ప్రపద్యస్వ త్రిషంధే సమధాత్మమిత్రాన్ పరివారయ ప్రషదాచ్య ప్రణుత్రానాం మామీషామోజిరశ్చన శిరిపదీయు సంవదత్వమిత్రాణామోస్మితాః ముష్యన్ పద్యామోసేనా అమిత్రాణాన్యర్బుదే మూఢామిత్రాన్యర్బుదే లయ్యేషాం వరం వరం అనయాజిసేనయా యశ్చ గమరజీయశ్చాగవచో మిత్రో యశ్చాజ్వరి జాపాశైకాశైరత్నాభిరదర్శనా వర్మిణో యే వర్మాణో అమిత్రాయే చ వర్మిణః సర్వాంస్తాం అర్బుదేహనాం స్వానోదంతు భూమ్యాం యే అధినో యే అడసా సాధాయే చ సాధినః సర్వాదంతు తాన్ హతాన్ వృద్ధాశేలాహ్వగతిళాః సహస్రగుణపాశేతా మామిత్రీ సేనా సమరే వధానా నిద్ధాగజాగృతా మర్మావిధం రోరూపతం సువర్ణైరదంతో దుశ్చితం హృదం శయారం యమాం ప్రదీమాహోదిమమిత్రో నోత్సరి యాం దేవాస్తి విరాధరం తయేంద్రో హంతురత్రిషంధినా ఇది ఏకాదశం కాండం సమాప్తం. అథ ద్వాదశం కాండం. ఓం సత్యం మృగదృతముగ్రం దేక్షాదపో బ్రహ్మ పృథివీం ధారయంతి సానో భూతస్యోజస్యమద్యం లోకం పృథివీర కృణోతు అసంబాధం వధ్యతో మానవానాం యస్యావద్వద ప్రవద సమం బహు నానావీర్యావోషధీర్యాభివర్తి పృథివీన ప్రదతాం రాజ్యతాం నః యస్యాం సముద్ర ఉదసింధురాపో యస్యామన్నం కృష్టయః సంబభూవః యస్యాభిలంజం వరది ప్రాణదే జత్సానోభూమిః పూర్వపేయే దధాతు యస్యాశ్చతస్రః ప్రదిశః పృథివ్యా యస్యామన్నం కృష్టయః సంబభూవః యా విభర్తి బహుధా ప్రాణదే జత్సానోభూమిర్గోష్మభ్యన్నే దధాతు యస్యాం పూర్వే పూర్వజనాదీతక్రిరేస్యాం దేవాసూరానభ్యవర్తయన్ గవామశ్వానాం వయసశ్చ విష్టాభగం వర్చ పృథివీయో దధాతు విశ్వం భరావసుధారీ ప్రతిష్టా హిరణ్యవక్షా జగతో దివేశారీ వైశ్వానరం బిభ్రతి భూమిరగ్నిమింద్రషభావీరేణో దధాతు యాం రక్షంత్య స్వప్నా విశ్వరానీ దేవా భూమిం పృథివీమ ప్రమాదం సానోమధు ప్రియం దోహామోక్షవర్చసేధీ సమిలవగ్రహాదీర్యాం మాయాభిరన్మచరన్మరీషిణాయం పరమేర్యోమం సత్యేనామృతమృతం పృథివ్యా సానోభూయస్తిబిబం రాష్ట్రే దాతోత్తరమే యస్యామావః పరితరాశ్రమానీయహోరాత్రే అప్రమాదం క్షరంతి సానో భూరిర్భూరిధారాపయోమసోక్షతుమచ్చరథా రామశ్వినామీవాతాం విష్ణుర్యస్యాహం విచక్రమే ఇంద్రోయాం చక్రాత్మనేన విత్రాంశజీపతిః సానో భూరిర్విసృజతాం మాతాపుత్రాయ వేపయాః గిరయస్థే పర్వతాధిపంతారణ్యంతే పృథివీశ్వో నమస్తో బభ్రం కృష్ణాం రోహిణీం విశ్వరూపాం ధ్రువాం భూమిం పృథివీరిందముక్తా అజీతోక్షతోధ్యష్టాం పృథివీమహం యత్తే మధ్యం పృథివీయచ్చనభ్యం యాస్తమూర్జస్తంభ సంభూ తాసో రోధేభిరస్తమాదాహం పృథివ్యా పర్జన్య పితాపర్తో పరిగణంతి భూమ్యాం యస్యాం యజ్ఞం తన్వదే విశ్వకర్మాణ యస్యామీయంతే స్వర పృథివ్యామోర్ధ్వా శుక్రాహుత్యా పురస్తాత్ సార్వభూర్వర్ధయద్వర్ధమానా యోనోద్వేగ పృథివిజ ప్రతన్యాజ్యోభిదాన్మనసాయోమధేన తన్నో భూమేరంధయ పూర్వకృత్వరి పర్జాతాస్తరీచరం జిమర్యాస్తం బిభర్షజ్యుమతస్తం చతస్పర కవే మే పృథివి పంచ మానవాయేభ్యోజ్యోతిరమృతం మధ్యుద్యం సూర్యో రశ్మిభిరాతనోతి తాన ప్రజా సందుహృతాం సమగ్రవాచో మధుపృథివిధేహిమయ్యం విశ్వస్వం మాతరమోషధీనాం ధ్రువాం భూమిం పృథివీం ధర్మణాధృతా శివాం శ్యోనామనోచరేమ విశ్వా మహత్సరస్తం మహజీవభూమి స మహాన్ వేగయజసర్వే ప్రశస్తే మహాం స్వేంద్రో రక్షత్య ప్రమాదం సారో భూమే ప్రవోచర హిరణ్యస్యేవ సందృశి మానోదిక్షరకశ్చ అగ్నిర్భూమ్యామోషధీష్వగ్నిలాపో విభ్రత్యగ్నిరశ్వాసో అగ్నిరంతః పురుషేషు గోష్వశ్వేష్వగ్నయః అగ్నిర్ నివాసవత్యగ్నేర్దేవస్యోర్వాంతరిక్షం అగ్నిం మర్తాహ్యవాహం ధృతప్రియం అగ్నివాసా పృథివ్యర్యజ్ఞోస్తిమంతం సంశీతం మాగ్నోతు భూమ్యాహం దేవేభ్యో దదల్యజ్ఞం హవ్యమరం కృతం భూమ్యాహం మనుష్యా జీవంతి స్వర్భ్యాణమాయుర్దాదృష్టిం మా పృథివీణోతు ఎస్తే గంధః పృథివీ సంభూ వయమ్ విభ్రత్యోషయోయమాపాధర్వాప్సరశ్చ భేజిరే తేన వాసురభృంగేణమానోధ్యక్షతకశ్చన ఎస్తే గంధః పుష్కరమా వివేశయం సంజభ్రస్వోర్యాయా వివాహే అమర్త్యా పృథివీ గంధమగ్రే తేన వాసురభృంగేణమానోధ్యక్షతకశ్చన ఎస్తే గంధః పురుషేణు స్త్రీషు పుంసో రుచిః యో అశ్వేషు వీరేషు యో మృగేషోతహస్తిషు కన్యాయాం వచ్చోయద్భూమేతేనాస్మాపి సంజక్షత కశ్చన శిలా భూమిరస్మా పాంశుస్ సా భూమి సంభృతాభృతా తస్యై హిరణ్యవక్షసే పృథివ్యా కర్ణమాః యస్యాం వృక్షాస్పత్యాధ్రువాస్తిష్ఠంతి విశ్వః పృథివీం విశ్వదాయమృతామక్షావదామసే ఉదీరాణా ఉదాసీనాస్తిష్ఠంతః ప్రక్రామంతః పద్భ్యాం దక్షిణసంజ్ఞాభ్యాం ఆంగతిష్మహి భూమ్యాః విమగ్వరీం పృథివీమావదామిక్షమాం భూమిం బ్రహ్మణామావృధానాం ఊర్జం పుష్టం బిభ్రరేమన్న భాగం ఘతం నాభిర్హీదేవే శుద్ధనామస్తం మే క్షణం తజోనస్ప్రీజేతం నిదధ్వః అమిత్రేణ పృథివీమోత్తో నామి యాస్తే ప్రాజే ప్రతిశోజాముదీజేర్యాస్తే భూమిరాజ్యాస్తే పశ్చాత్ శోనాస్తామహ్యం చరతే భవంతు మాని భక్తం భువనేషి శ్రియాణః మానః పశ్చాన్మా పురస్తాన్ముదిష్టామోత్తరాదధరాదుతా స్వస్తి భో మేనో భవమావీరం పరిపంథిరో వైరో యావయావధం యావత్తేభిపశ్యా విభోరే సూర్యేణ మేదినా రామం మే చక్షుర్మా వేష్టోత్తరాముత్తరాం సమాం యక్షయా పర్యావర్తే దక్షిణం సవ్యమభిభూమే పార్శ్వం ఉత్తరాస్తా ప్రణీహీం యత్కృష్టిభిరధిషేమహే మాహింసేస్తత్ర నో భూమే సర్వస్య ప్రతిజీవని యత్తే భూమే వికరాః విక్షిప్తం తదపి రోహతు మాతే బ్రహ్మణమిగ్మని మాతే హృదయమర్పిబన్ ఏష్మస్తే భూమే వర్షాణి శరద్ధే మంతశిశిరో వసంతః ఋతవస్తే విహీతాయ నీరోరాత్రే పృథివీనో దుహాతాం దాప సర్పం విజమానామిగ్రైవైయశ్యామాసం అగ్నజోదే అప్సాంతః రాజస్యోన్నదేవీయోరింద్రం వృణానాం పృథివీరవృత్రం శక్రాయద్రేవ శృష్ణే యస్యాహం దదోహవిర్ధానేజోపోజస్యాహం నిగీయలే బ్రహ్మాణో యస్యావర్జం త్రిభ్యః సాంనాహారిదుర్విదాః యుజ్యంతే యస్యాః మృత్యుజ సోమమింద్రాయ పాతవే యస్యాం పూర్వే భూతచతుర్షయో యావదాహ సప్తసత్రేణ వేదలో యజ్ఞేన తపసా సా నో భూమిరాదీశతయద్ధనం కామయామహే భగవాను ప్రయుంకామింద్రజేతపురోగరవః యస్యాం గాయం నిగత్యంతి భూమ్యాం మర్త్యావ్యైలవా యుధ్యంతే యస్యామాక్రందో యస్యాం మదజగంధుభిః సా నో భూమి ప్రణోదాం సమత్నాం సమత్నం మహాపృథివీ యస్యాన్నం వీరోయస్యాష్టయా భూమ్యై పద్యమ్యపద్యై నమోస్తు వర్షవేదతే యస్యాపురో దేవక్రేతాక్షేత్రే యస్యాపికుర్వతే ప్రజాపతి పృథివీం విశ్వకర్మాశాన్నక్రమో నిహింభ్యదేవసో మణిమిరణ్యం పృథివీరదాతు మే వసో నిరో వసుదారాశమానా దేవీరధాతుమనస్యాభ్యదేవారాణం పృథివీరదౌకసం సహస్రం ధారాత్రివీణస్ మే దుహాంధ్రువేమేదుపస్ఫురంతి యస్తే సర్పోశ్చేకస్తిష్టం శాహేమంతరం భోగమోగుహాసదే క్రిమజిన్మత్పృథివీర్జిషితం నః సర్వం మోపరసుపద్యక్షివం నేనోమృణ ఏ పంథానోభవో జనాయ నారసస్య వర్మానసే యై సంచరణం చుభయే భద్రభావాస్తం వంధానందరేవామిత్రమాతస్కరం యచ్చివం తేన నోమృడ బల్వం విభ్రదేవద్రభావస్ నిధనం దిక్షో పరాహేణ విహీనం విధానాసో కరాయ పశవో మృగామరే హిదా సింహావ్యాగ్రావోరుషాశ్చరంతి ఉరం మృగం పృథివీ దుక్షుణా వితరిక్షీయాక్షోపరమాధనాస్మత్ ఏకం సర్వాప్సరసో ఏ చారాయాం సర్వాలక్షాం సిదానస్మద్భోయ యాం నిపాద పక్షిణ సంపదం నిహంసా స్వర్ణాశ గుణావయాంసి యస్యాం వాతో మాతరిశ్వర తేరజాంసి గృహ్ణంశ్చావయాంశ్చ వృక్షాన్ పాదస్య ప్రవామో భవామనో మాత్యర్చి యస్యాం కృష్ణవరుణం చ సంహీతే అహోరాత్రేర్హీతే భోమ్యామధి వరిషేణభూమి పృథివీ వృతావృతాసానో దాతు భద్రగా ప్రియేధామరి ధామరి ద్యౌశ్చ ఇదం పృథివీరాంతరిక్షం చ మే యజా అగ్నిశౌర్యావో మేధాం విశ్వే దేవాశ్చ సందర్దు అహమస్మిధామాన ఉత్తరో నామ భూమ్యా అభీషాస్మి విశ్వాసామాశాం విశాసే అదోయద్దే విప్రదమానా పురస్తాద్దేవైరుక్తావ్యసర్పోపహిత్వం ఆత్మా సుభూతమీమగల్పయథాశ్రామాణ్యం యా సమాధిభూమ్యా ఏదం గ్రామా సమేతయస్తే చారుమదేవతే అశ్వని భరదోధుదేవితాల్యాల్యాశీలం పృథివీయ మందాగ్నేశ్చ గోపాలస్పతీనాంగిధిరోషీయాద్వరామిమధోమత్తద్వరామిక్షేతద్వరంతిమా క్షిషేవానస్మి జ్యోతివానవాన్యాంఘ్రం విదోధరత సంధిమాధోరభిశ్యో నాగేలాధీమయస్పతి భూమిరీలవీలు మే పృథివీపయసాద యామన్మేక్షద్ధనిషా విశ్వమాంతరం నవేదశ ప్రవిష్టా భూయిష్యాం పాత్రం నిహితం గుహాలయావిర్భోగే అభవన్మాతమద్భ్యా త్వమస్యావపాదే జనా నామదీజిష్కామధుఃఖా ప్రధానా యత్తమూలం దత్తాపూరయాది ప్రజాపతిః ప్రథమజాయతస్య అవస్థాస్తే అనమేవాయక్ష్మాస్మభ్యం సంతపసూతా దీర్ఘం నాయ ప్రతిబుధ్యమానా వయం తుభ్యం పరిహరస్యామ భూమే మాతం నిధే మా భద్రయా సుప్రతిష్ఠితం సంవిధానాదివాకరమే శ్రియాం మాధూత్యా నరమానోహరతే అత్ర లోక ఇదం శ్రీసంభాగేయం తయే యోగోషయక్ష్మ పురుషేణ యక్ష్మస్తే నక్తం సాగమధరాంకరే అఘతం సదృశ్రంసాభ్యాంకరేణానుకరేణ యక్ష్మం చ సర్వం తేనేతో మృత్యుం చ నిరజామసి ఏదో మృత్యుం నిరదతిం నిరరాదిమజామసి యోమోద్యక్షితమధ్యగ్నే అక్రం యాజ్ఞముద్విష్మస్తమోదే ప్రసోమామసి యజ్ఞక్రవ్యాజ్ఞజీవాయ్యాజ్ఞమం గోష్ఠం ప్రవేశామ్యోగా తమ్మారాజ్యం కృత్వా ప్రహీణోమి దూరం సగచ్చత్వప్సుషదాప్యగ్రే ప్రజక్రం మన్యుదా పురోషే మృతే సుకల్పమగ్నే దత్తయా పునస్తోద్ధి ప్రయావతి పునస్తాదిత్యాద్రామశ పునర్బ్రహ్మాజగనే పునః స్వాబ్రహ్మణస్పతిరాధా దీర్ఘాయుత్వాదాయ యో అగ్ని ద్రవ్యాత్రమం పశ్యన్నిరం జాతవేదసం బ్రహ్మరామిజ్ఞాయ దూరం స జన్మమిన్ పరమేషస్థే క్రవ్యాజమగ్నిం బహీణో విదూరం యమరాజనుగచ్చరు ప్రభా ఇహారమితో జాతవేదాదేవో దేవేభ్యో హవ్యం ప్రజానన్ క్రవ్యాజమగ్నిమిహితోహరామిజనాం బ్రహ్మంతం వజ్రేణ మృత్యం ఇదం స్వీకారేణ విద్వాత్రేణే భావోస్తో క్రవ్యాజమగ్నిం శమానముఖ్యాయ పాలే మజాలే పునరాగాత్రే పితృషో జాగృహిత్వం సమిందరే సంకేతుకం స్వస్థలే శుద్ధాభవం అశ్వజాలపావకాః జహారే ప్రవత్యేరేది సమిద్ధో అగ్నిస్సుగుణాః పునాది దేవో అగ్నిః సంకరసుకో దివస్పృష్టాన్యారోహన్ ముచ్యమానోహిరేణ సోమో ఘస్మాజస్యాః అస్మిన్ మయం సంకరసుకే అగ్నోరి ప్రాణీ మృగ్మహే అభూమయజ్ఞా శుద్ధా ప్రణాయోషిరాయశ శంకరసుకోవితరుగోరిశ్చరిశ్వర ఏక్ష్మం సలేరసో గౌరాద్దోరమీరసం జోడోశ్వేషు వీరేషు జోడోగోష్జాభిషో క్రవ్యాదం నిర్మో దామశయో అగ్నిర్జనయోపర అన్యేభ్యస్త పురుషేభ్యోగోభ్యో అశ్వేభ్యస్త నిష్క్రవ్యాదం నుదామశయో అగ్నిర్జీవితోపర యస్మిన్ దేవామృజత యస్మిన్ మనుష్యా ఉత తస్మిన్ ఘతస్థావో నిష్పాదేవం రుహ సమిద్ధోగ్నాహుతమాభ్యపక్రమీ మాత్రైవీర్య విద్యోక్తోర్యం దృశే శ్రీశే మృఢ్రం నే మృఢ్రమగ్నో సంకేసుకే జగత్ అథో హవ్యాహం రామాయాం శీర్షక్తిమోపమర్హణే శ్రీశైవలం సాధయుక్తీర్ణక్తిమోపమర్హణే అవ్యామధిజ్ఞాం మృష్పా శుద్ధా భవత జ్ఞరం మృత్యోనుపరే హిమంతాం యస్తేషితరోదేవయానాద్ చక్షుష్మదే షణ్మదేవీరావహోభవంతో ఇమే జీవామివృతైరావత్రం నభోద్భద్రాదేవోదిర్ణోహద్య ప్రాంజో అగామనతలేహరాయీరాసోమా ఇమంజీవేభ్య పరిధిందామిషాన్నుగాడపరో అక్షవేతం శరంజీవం దశరదరోజే స్థిరో మృత్యుం దాం పర్వదేన ఆరోహాయుర్వం యతమానాయతిష్టాయుర్మయతుజీరాయ యథాహ్యనుపూర్వం భవంతి యథర్తవృజంతి సాకరం యథానుపూర్వరోజాత్యేవాధారోషర్పయైషాం అశ్వన్మతీరీయతే సంరభద్రం వీరద్ధం వ్రతరసాసకాయ అత్రాచీరేరం దురేవా అనమేవాత్రేమాభిలాయా ఉత్తిష్టతా ప్రతరసాసకాయోశ్వన్మతీరీశ్యందరయ్యం అత్రాచీరేరం న జీవా శివాన్ సోనానుత్తరేమాభిలాయా వైశ్వదేవీం సారభద్రం శుద్ధాభవంతశ్వజర పాపదా అతిక్రామంతోదులితాపదాని శతం హిమా సర్వీరామదేవ ఉదీచీరే పతిభిర్వాజమద్భిరతిక్రామంతో వరాన్ పరేభి సప్తగత్వషర పరే మృత్యుం పత్యోహంపదోపాదేన మృత్యోపదైలోపయం తదే తాఘీయాయుపదం దానా ఆశీన మృత్యుం నోదాదహస్తేథ జీవాసో విదథమావేన ఇమానారీర విధవ సుపత్రీరాంజనేన సత్పిఠా సంస్పృశంత అనశ్రవో అనీవా స్వరత్నారోహంతుజనయోజోమిషావేతౌ బ్రహ్మణావ్యాహంతల్పయామి స్వసాభ్యో అజరాహం కృణోమి దీర్ఘేనాయోషా సమిమాం శ్రేయామి యోనో అగ్నిష్టీతరో హ్రస్వాందేషావృతో వంచేషు మయి అహంతం పరిగృహ్ణామి దేవం మాసో అస్మాన్ విక్షత మా భయంతం అవావత్యగాయవత్యాద్రవ్యాదా ప్రేతదక్షిణా ప్రియం పితృభ్య ఆత్మనే బ్రహ్మభ్యః కృతా ప్రియం దిభాగధనమాదాయ ప్రక్షేణాచ్యవత్యా అగ్నిపుత్రస్య జ్యేష్ఠస్య యక్రవ్యాదనీరాహితః యత్ృతేయత్వృతేయచ్చ వస్త్రేణ విందతే సర్వం మర్త్యస్యవ్యాచ్చేదనీరాహితః అయజ్ఞయో హతమర్త్య భవతి మైలేన హవిరత్తరే క్షిరత్తే కృష్యాగోర్ధనాద్యం ద్రవ్యాదవర్తరే గోర్ధ్యేత్తవదత్యాత్యం మర్త్యోరీత్య క్రవ్యాద్యానగ్నిరుద్వాసృజ్యంతేయాయతే బ్రహ్మైవ విద్వాదంశమనం జగమయచ్చుష్కృతం ఆపో మాతస్మాచంభం తగ్నే సంగశుకాచరత్ తాధరాజీ శ్రీరామవృత్తం వజానతే పతిర్దేవయానై పర్వతస్య వృషభస్యాధి పృష్ఠేరవాశ్చరంతి హరిత పురాణీ అగ్నే అక్రవ్యాన్నిష్క్రవ్యాదం ఉదాదేవ యజనం వహ ఇమం కవ్యాదావీవేషాయం కవ్యాదమన్వగాన్ వ్యాధ్రో కృత్వానాదారం సంహరామి శివాపరం అంతర్దేవానాం పరిధర్మనుష్యాణమగ్నిర్గాదేవచ్చ ఉభయానంతరా శివ జీవానామాయ ప్రతిరత్వమగ్నే విద్రేణాల్లోకవే గక్ష విజయ వృతాః సుగార్హవచ్చ విలపన్నరాజిమునామోషాం శేరదీంభేష్యస్మే సర్వానగ్నే సహమానస్సపత్నానైషామోర్జం హరివస్మాశోధేహి ఇవమిందం వన్యం పప్రీ వన్వారబద్ధం సమో నిర్వక్షత్వదితాదవద్యోపహదశో మావడంతం తేన రుద్రస్య పరిపాదాస్తాం అరట్వాహం ప్రవన్వారబద్ధం సమో నిర్వక్షత్వదితాదవద్యాత్ ఆరోహదమితరుణారేదాం షడ్భిరుర్వీర్యమాద్యంతరేణ అహోరాత్రే అన్వే ఋగ్భక్షేమ్యష్టం ప్రధాన సుమేయమన పురుషగంధిరేధి తే దేవేభ్యాశ్చంతే పాపం జీవంతి సర్వదా కవ్యాద్యాగ్ఞరం సమాసతే అన్యేషాం కుంభీం పర్యాదశతి సర్వదా ప్రేమ విపరిషతి మనసాహోరావర్ధతే పునః క్రవ్యాద్యానగ్నిరం దిగాదన విద్వాన్ వితావతి అలిక్ష్ణాభాగేయం పశూనాం శీశం క్రవ్యాదతి చంద్రం త ఆహో మాషా క్లిష్టాభాగేయం హవ్యమారణ్యాం వ్యాదర్పరం సజస్వ విశ్వాదిత్యంజనం నరం గవీంద్రరిధ్వం కర్తారమశాగ్నిం నిరాదధో ప్రత్యంజ వర్గం ప్రత్యర్థయిత్వా ప్రభిత్వాం బంధాం విశ్యావిలేశ పరామేషామసోం దిరేషీయజ్ఞానాయోషాసమిమాం శ్రేయామి ఉమాం పుంసోధీతిష్టరం మేహి తత్ర హరిష్వయధర్మాప్రియాదే యావంతావగ్రే ప్రథమం స మేయస్తత్వాంబయోయమరాజ్యే సమానం తావద్వాంచక్షస్తది వీర్యాణి తావత్తేజస్తది రాజీనాని అగ్నిశరీరం సజతే యదైహోరా పక్వాన్మిథునా సంభ్రాధ సమస్మిల్లోచే సమో దేవయాదే సంస్మా సమేతం యమరాజ్యేషు పూతో పవిత్రైరుపరబ్రేయానం యజ్జయతో అధీవాం సంబభూవ ఆపస్పుత్రాసో అభిసంవేషంధమిమం దేవం దేవధంజా సమేత్య తాసాం భజద్రవ్రతం యమాహుర్యమో ధనం వదతి మాం చరిత్రీ యం వాహం పితాపచర్యం మాతారిత్రాంగముత్తిశమరాచ వాచ సమోధన శరధారస్పర్గముభేర్యాహీమహిత్వా ఉభేన భాది ఉభయాంశ లోకాన్యేజ్వరణమభిదా స్వర్గా తేషాంజ్యోతిష్మాన్ మధుమాన్యోహే తస్మిన్ పుత్రేర్జనధితం సజేథా ప్రాచీరం ప్రాచీరం ప్రతిశమారభేతావేతం లోకం సద్దానా సచంతే యద్వాహం వక్రం పరివిష్టమగ్నౌ తస్య పుత్రజేతం ప్రదేశం శ్రజేథా దక్షిణాం దిశ వైరక్షమానో పరిజాహర్తేనాభిమాత్ర వేదన తస్మిన్ వరయ్యమః పితృభిః సంవిధానః పక్వాయ శమ్మ బహుధం యచ్ఛాత్ ప్రదీయే దిశామయమజ్ఞరం యస్యాం సోమో అధిపామ్రేడితా తస్యాం శ్రేతాం సుగతస్తదేతామధా పక్వాం మిథునా సంభ్రమాదా ఉత్తరం రాష్ట్రం ప్రజయోత్తరావృత్తిశాముదే శ్రీగణమన్నాగ్రం ప్రాంతం ఛందః పురుషో బభూ విశ్వైర్విశ్వాంగైః సహ సంభవేమ ధ్రువేయం విరాన్నమోస్తే శివాపుత్రేభ్య ఉతమస్తు స్వానోరేతే విశ్వాహర్యవ గోపాభిరక్షమ పితే పుత్రాభిరం సరస్వన శివారోమారాయోదనం వచతో దేవదే ఇహ తన్నస్తప ఉత సత్యం చ వేత్త యద్యకృష్ణశ్చేహత్సరం విషక్తం విలాదాద్రహస్తామంతౌ లోకరం ముసలం శుంభత అయంగ్రాద్రోయోషా పోత పవిత్రైరపహం దురక్ష ఆరోహ చర్మ మహిషం రక్షాది పాత్ర మఘం నిగాతా వనస్పతి సహరేర్నాగం రక్ష పిశాచామాధమాన సౌచ్చరాదే ప్రవదాదివాచం తేన లోకాభిసర్వాంజయేవ సప్తమేధాన్ పశవః పరియ గృహ్ణన్యేషాం జ్యోతిష్మా పునరశ త్రయస్త్రింశత్ దేవతాస్తాం సచంతే సరస్వర్గమభిదేశ లోకాన్ స్వర్గం లోకమభిరామయాజం జాయయా సహ పుత్రై స్యామ గృహ్ణామి హస్తమధుమేత్తత్రమానస్తాదే నిర్వేదిర్మహారాది గ్రాహ్యం పాప్మానమజితాప్యవదాశిమో బాణస్పత్యముద్యతో మాజిహింసేర్మాతం బలం విశ్రయేర్దేవయంత్రం విశ్వమ్యజాఘతపృష్టో భవిష్యం సర్వోకముపాయాక్షేతం వర్షవృద్ధముపాయచ్చ సోర్పం శోషం పరావానపతద్వీనత్ సంవీతా బ్రాహ్మణే నద్యో దేవాసౌర్యాంతరిక్షం అంశోన్గృహేత్వాప్యాయంతాం పునరాయం కశోర్వం పృథక్ రూపాణే బహుధా సోనాభేషం సమృద్ధ్యా ఏతాం పదం లోహీరీం తాం నౌరస్పగ్రావాశుంభాదిమలగైరవస్త్రా పృథివీం తా పృథివ్యామావేశమాలేదారేణ్యక్తం లేఖితమత్ప్రణేలతేమ్రహ్మణాపిషత్నరమామి జనిత్రే ప్రతిహరియాూరం సంతా పృథివీం ప్రేథివ్యా ఉకాకుంభీరేద్యాంగ్యాజ్యైరాజ్యేనాదేశక్తా అగ్నిపదం రక్షసుత్తరస్తాదింద్రో రక్షసక్షణతోమనుత్వరుణస్తాంభాద్ధరుణేత్తరాత్తాసోమస్తందరాదై పూతా పవిత్రై పవంతే అభ్రాద్యం జయంతే పృథివీంచోగాన్ తాజీవనాజీవసం ప్రతిష్టా పాత్రాసిక్త పరియంధా ఆయంతి ప్రేం సజంతే భూమ్యా సజంతే అభ్యంతరిక్షాం శుద్ధా సదేస్తాంభంతేవర్గభయోగం నయంతో ఉదయ ప్రభ్రీరుదేదాశుక్రాశుగామృత కావోదరం దంపతిభ్యాం తదిష్టా పశిక్షంతే పచదాసునాథా సంఖ్యాతాస్తోకా పృథివీం సజంతే ప్రాణపానే సంమితాహోరీ అసంఖ్యాతాప్యమానాశ్వర్ణాశ్వశ్రుజాశ్రుత్వాన్ ఉద్యోగంజిత్యంతి బహులాంశ బిందూర్ యోషేమ దృష్టాపతిమృత్తిర్భవత సమాత్మానమిడం స్పృశంత అమాత్రేతమితాస్తన్నులా ప్రతిశోయమా ప్రయచ్చ పరిశం రౌషమహిం సంతకోషేర్దాంతపర్ణన్ యాదాం సోమ ప్రయాజ్యం నభో వామన్యుదానో వేరుధో భవంతో నవం బహిరోనాయత్నేత ప్రియాం హృదశక్షోషోమస్తో తస్మిన్ దేవా సహదేవేర్వేషం తిరంతాశ్చం చదురం నిగర్జ వనస్పతేర్నవాసీరీరగ్నిష్టోమే సంమీతో దేవత కష్టే లోకం సుకృతం సుధిత్యైరా పరిపాత్రే దృశ్యాష్ట్యాం శరత్స్వామిపాణవాదై ఉపయీరం జీవాన్ వితరచ్చ పుత్రేతం స్వగ్రంగమయాంతమగ్నే ధర్తాధ్రీయస్వరుణే పృథివ్యాత్యూతం దేవతాశ్చాయంతో కంపాదం ప్రతి జీవంతో జీవపుత్రాయజ్ఞానాత్ సర్వాన్ సమాగాభిజిత్య లోకాన్యావంతకామాసమాదేతపస్తాత్ విగాహే కామాయవరం చ దర్వేరేకస్మిల్ప త్రే అధివర్ధనైనా ఉపస్తేయ ప్రసజ పురస్తాద్యదేనమాత్రమభిగాహారయేత్ పాశ్రేవస్తరుణం సమందే వాసోభ్యంకరణాద ఉపాస్తరీరగారో లోకమేత పురు ప్రధాపసామ స్వర్గ తస్మిన్ చయాదేవ విడస్సోపన్నో దేవాయేరం దేవతాభ్య ప్రయక్షాన్ యజ్ఞాయాజర్వాజాయత్పత్తిర సందన్వే దేథాం సహవాం దదస్తు సంపాదయంతో దహలోకమేకం యావంతాయేరాపృథివీం భజంతే అస్మత్పుత్రాః పరిశేషం నభూః సర్వాంస్తాపరమాత్రే హులేథాం నాభిం జానానాశ్చిశవ సమాయాన్ భవోర్యాధారామధూరాభిభవర్నాథదేన విశ్రామతస్య నాభాయః సర్వాస్తారుంధే స్వర్గశ్రష్ట్యాం సరస్వరిధిపాభిచ్చాద్ నిధిభిభ్యేమిచ్చాదరీశ్వరాభిదస్సంతు అస్మాభిర్దత్తోరిహీతస్వర్గస్త్రిభిక్కాండే స్త్రీం స్వర్గాన రక్షతే అగ్నిరక్షస్త ఆదిత్యేభ్యోంగీరోభ్యోమద్భిరంగిరేణ విశ్వం ప్రతి వేదయామి శుద్ధహస్తో బ్రాహ్మణస్యాలీహత్యైతం స్వర్గం సుహృదాపీతం ఇదమం రావముత్తమం కాండమస్యోకరేష్టి సమావా ఆశ్రీంచ సత్యర్ఘృతవత్సవం దేశభాగో అంగీరసో నోత్ర సత్యాయ జయతపాదే దేవతాభ్యో నిధిం జయవధిం పరీదర్వేతాం మానోద్యోదేవ గాన్మా సమిత్యాన్యస్మాత్సృజతా పురావద అహం వాజామ్యహం దర్మం కరుణేధి జాయా కౌమారో లోకవాజేష్టపుత్రోయ ఉత్తరాదే నగిల్వేషమత్ర బాధారోహస్తి వయం మిత్రే సమమానాయలేది అనోరాత్రం నిహితం మనేతత్వత్తారం పద్మపురాలేశాయి ప్రియం ప్రియాణాం కృణామణమస్తేనం తులత మే ద్విషంతి భేరునక్వాన్మయోయేవ పౌరుషేరపరవృత్యం నోదంతు సమగ్నయో విదురన్యో అన్యయోషధీస్త సింధో జానంతో దేవాదేవ్యాహిరణ్యం జ్యోతిపదోవ ఏషే సంబోవాణే పశవోయే అన్యే క్షత్రేణ ఆత్మానం పరిధాపజాతో భూతం వాతో ముఖరస్ యక్షేణువరాయ సమిత్యాంతావదామ్యా సమానం తంతోమభి సంవదారోతస్మిన్మలం సాధయాద వర్షం వర్ణశ్వాపే గచ్చ దేవాం పరిగత్వాదయాది విశ్వవ్యచారృతపృష్టోపశ్యాంశ్యేతనం కర్మం స్వర్గోపాత్మన్యవర్ణాపరాజోహోమి ప్రాచేత్వాదిక్షత్రాదిత్యాదేమే ఏతం పరిదత్తస్తో గోపాయతమస్మాకమేతో దిష్టం నోత్ర జరేణోత్తరేణ దక్షిణారేత్వా విషయం రాజాధీమేక్షిత్రేణమాయే ఏతం పరిదత్తస్తం నో గోపాయతమస్మాకమేతో దిష్టం నోత్ర జరేణోత్తరేణ ప్రతీచ్చేత్తాదిశే వరుణాయాధీపదే ప్రధానమే క్షిత్రేమదే ఏదం మహిళత్మస్తోపాయమైతోష్టమాత్రేణోత్మేణంభరేమ ఉదీచేత్తాదిశే రోమాయాధీపదే సజాయ క్షిత్రే సన్నాయోమత్యై ఏదం వరిదాస్తం గోపాయమస్మాకమైతోష్టం నోత్ర జరదేణోరాత్మేణంభరేవాదిశే విష్ణవేధీపదే కర్మారగ్రీవాయ క్షేత్రమోషధీభ్యేభ్యేతం వరిదద్స్తేణో గోపాయమస్మాకమైతో దిష్టం నోత్ర జరదేణేణోరాత్మేణంభరేవాదిశే బృహస్పదేధీపదే క్షిత్రాక్షిత్రే వర్షాయేషోమదే ఏతం పరిదత్మస్తో గోపాయమస్మాకమైతో దిష్టం నోత్ర జరదేణేణజరామృత్యవే పరిణోదాత్మేణ సహసంభరేవా